144 కామితార్థద సం భా కామితార్థద కామితాసర్థాన్ దదాతీతి తథా ఆ ప్రకామః ఇతి శృతేః సంసారదరాదు మానృతానందస్య అనాస్తవిత్ అనభాసమానస్య ఆత్యంతిక సుఖాత్మిక ముక్తీక్ష్మే స్యాదితి. కామ్యమానత్వాదామ్మన తత్వం కామితశ్చాస సర్ధశ్చేతి తస్యేన జ్ఞానస్య ఆనరణాభిభానక జ్వేన ప్రాప్త ప్రాస్థరూపతయా ప్రయచ్చతితి ప్రకాశస్వరూపేణ అనుభావయతీత్యర్థ ఓం తం దదాతి కామితార్థదాయే నమః. ఆం వి అభీష్టార్థముల నొసంగునది గావున జగన్మాత కామితార్థదాయని స్తుతింపబడుచున్నది. ఆ ప్రకామహ ఎనుచు శృతి పరమేశ్వరుడు ఆ పకాముడని పూర్ణసాము తని చెప్పుట వలన పరమేశ్వరి జీవుల వాంఛితార్థములను తీర్చునదని భావము. సంసార దశలో అనగా వ్యావహారిక దశలో అజ్ఞానముచేత ఆశ్రుతమైన ఆనందస్వరూపము గల జీవుడు అనాపునివలే అనగా ఏవియూ లేని దరిద్రునినలే ప్రతీయమాను డగుచుండును అట్టివాడు అత్యంభిక సుఖ స్వరూపమైన ముక్తి నాకు కలుగపలెనని యభిలషించునుగాన ఆత్మకు కామితత్వము సిద్ధించును. ఆవరకమైన యజ్ఞానమును తొలగించినట్టి జ్ఞానస్వరూపముగల పరమేశ్వరియే ప్రాస్తమయ్యున్న నస్తువును ప్రాప్తింపజేయును. అందువలన జగజ్జనని ప్రకాశరూపిణియే జ్ఞానస్వరూపిణియే కామితార్థములననుభవింపజేయుచున్నది గావున ఆమెకు కామితార్థదాయను నామమన్వర్థమై విరాజిల్లుచున్నది. 224 లితా త్రిసతి భాష్యం 225.